ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా అపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా క్షణం క్షణం